الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ذلك عيسى بن مريم قول الحق الذي فيه يمترون. ما قال لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون. وإن الله ربي وربكم فاعبد هذا صراط مستقيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما. ربي زدني علما. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما. ربي زدني علما. اللهم ربي زدني علما. سرجيب పరిపోషకుడు విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు మానవ నిర్మాత అయినటువంటి అల్లాకి సకల ప్రశంసలు సకల స్తుతులు సకల స్తోత్రాలు శోభిస్తాయి. ఆ అల్లా సుబ్హానహు వ తాలా ఈ విశ్వ సామ్రాజ్య అధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా చేసుకొని అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఆ అల్లా సుబ్హానహు వ తాలా తనతో పాటు మరెవరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేందుకు అల్లా ఎంత మాత్రం అశక్తుడు అసమర్థుడు కార్యక్రమం. ఎందుకంటే ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గుణము. ఆయనే మనకు జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మనకు మరణాన్ని కలుగు చేస్తున్నాడు. మరొక జీవితాన్ని ప్రసాదించేటువంటి వాడు కూడా ఆయనే. ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడ్పిస్తున్నాడు. ఆయనే ధనవంతులుగా చేస్తున్నాడు, ఆయనే బీదవాడిగా చేస్తున్నాడు. ఆయనే అధికారాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే అధికారాన్ని మన వద్ద నుండి లాక్కుంటున్నాడు. ఆయనే గౌరవాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే పరాభవం పాలు చేస్తున్నాడు. కలిమైనా లేమైనా లాభమైనా నష్టమైనా ఏదైనా అల్లాహ్ తరపు నుంచి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తాలా సమస్త మానవులను జిన్నాతులను కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం కోసం సృష్టించాడు. వమా కలుగుతు జిల్లా వలయన్స ఇల్లా యాబుదును. సూరే జారియా సూర నంబర్ 51 ఆయత నంబర్ 56. మేము మానవులను జిన్నాతులను కేవలం నన్ను మాత్రమే ఆరాధించడం కోసం సృష్టించాను అంటున్నాడు. అయితే దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే ఈ ప్రపంచంలోనికి అడుగు పెట్టాడో రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్న అంగు ఆర్భాటాలకు క్షణికమైనటువంటి సుఖాలకు తాత్కాలికమైనటువంటి ఆనందాలకు అలవాటు పడినటువంటి ఈ మనిషి నిజ సృష్టికర్తను విస్మరించి నిజ ధర్మాన్ని విడనాడి తన ఇష్టానుసారంగా జీవిస్తూ అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతుంటే మానవుడు మరచిపోయిన వాస్తవాన్ని తిరిగి గుర్తు చేయడానికి మానవుడు నిజ మార్గంలోనికి మానవుడిని నిజ మార్గంలోనికి ఆహ్వానించడం కోసం ఆ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ ప్రపంచంలోనికి సుమారుగా 124,000 మంది ప్రవక్తలకు పైగా ఆవిర్భవింపజేయడం జరిగింది. ఆ ప్రవక్తలందరిపై ఆ ప్రవక్తలను అనుసరించిన విశ్వాసులందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తాలా అనంతమైనటువంటి శుభాలను శాంతులను దరుదులను వర్షింపజేయుగాక. ఆమీన్. సుబ్హాన్. సోదరులారా, అల్లాహ్ యొక్క కరుణ్యానుగ్రహాల వల్ల ఈరోజు మనందరికీ కూడా ఒక శుభదినం. ఎందుకంటే అల్లాహ్ యొక్క వాక్యాల ద్వారా గుణపాఠాన్ని నేర్చుకునేటువంటి అదృష్టాన్ని నరకం నుండి రక్షించబడేటువంటి ఒక మంచి అవకాశాన్ని స్వర్గంలో ప్రవేశించేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ దినం మనకు ప్రసాదించాడు. సుందర మహర్షిలారా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సృష్టికర్తను నమ్మేవారు ఏదో ఒక విధంగా. అయితే దురదృష్టవశాత్తు మానవుడు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. మా కదరుల్లాహ్ అక్క కదరిహి వల్లర్ద్ జమీయన్ కబ్సతుహా యౌమ ఖియామ వస్సమావాతు మతవియాతు బియమీని సుబ్హాన వ తాలా బిమా యుష్రికున్. సూరే జుమర్ సూర నంబర్ 39 ఆయత నంబర్ 67 అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. అల్లాను వారు ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు. అల్లాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. వల్లడుతు జమీన్ కంసుతో ఆ యోమల్ కియామా, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివయ్యా అంటే, ప్రళయం నాడు యావత్తు భూమండలాన్ని తన పిడికిల్లో పట్టుకుంటాను అంటున్నాడు. వస్సమావత మదనీయాతుం బియమీని, ఆకాశాన్ని చిట్టా కాగితాల మాదిరి చుట్టి తన కుడి చేతిలో పట్టుకుంటాను అంటున్నాడు. వారు చేసేటువంటి షిరికి, వారు కల్పించేటువంటి భాగస్వామ్యాలకు అల్లాకు ఏమాత్రం సంబంధం లేదు. ఆయన పరమ పరిశుద్ధుడు, మహాపవిత్రుడు అని అల్లాహ్ సుబ్హాన వ తాలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. సోదరుడారా, సృష్టికర్త కంటికి కనబడేటువంటి వాడు కాదు. కనబడినటువంటి ఆ సృష్టికర్త కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తనను గురించి ప్రబోధించడానికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు తమ జీవితాలను ధారపోసి సృష్టికర్త గురించి ప్రబోధించారు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నాడు. సృష్టి అంటే ఆకాశము, భూమి, గాలి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సృష్టి కిందే వస్తుంది. మానవులు, సమస్త మానవులు, జిన్నాతులు, సూర్య చంద్రాదులు అన్ని సృష్టే. చివరకు ప్రవక్తలు కూడా సృష్టే. సృష్టి అంటే సృష్టించబడినది. కానీ మానవుడు సృష్టించబడిన వాటిని సృష్టికర్తకు సమానంగా భావిస్తున్నాడు. సృష్టికర్త అంటే సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. కానీ ప్రవక్తల ఆగమనం తర్వాత, అంటే ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత వారి బోధనలను పెడచెవుల పెట్టి, ప్రవక్తలు చెప్పిన, చూపెట్టిన మార్గాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి గురించి, కనబడనటువంటి ఆ సృష్టికర్త గురించి చెప్పడానికి వచ్చిన దైవ ప్రవక్తలనే దేవుళ్ళుగా భావించడం మొదలెట్టేశారు. కనబడనటువంటి ఆ సృష్టికర్త గురించి చెప్పడానికి వచ్చినటువంటి దైవ ప్రవక్తలనే దేవుని స్థానంలో నిలబెట్టి సృష్టికర్తను ఆరాధించడానికి బదులుగా ప్రవక్తలను ఆరాధించడం మొదలెట్టారు. అలా దైవంగా భావించబడినటువంటి ప్రవక్తలలో హుసైన్ ప్రవక్త, ఆయన కూడా దైవ కుమారుడు అనేవాళ్ళు. యూదులు మరియమ్మ కుమారుడు యేసు, ఈయన కూడా దైవత్వాన్ని అంటగట్టారు. సోదరుడారా, మనం చూస్తున్న సమాజంలో నేడు క్రైస్తవ సోదరుడు ఆయన గురించి రకరకాలైనటువంటి విశ్వాసాలను ప్రబోధిస్తూ ఉంటారు. కొంతమంది దేవుడని, దేవుని కుమారుడని, దేవునిలో ఒకడని, ముగ్గురు దేవుళ్ళని, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మాటలను సమాజంలో మనం వింటూ ఉంటాం. అయితే వాస్తవంగా ఆయన గురించి ఖచ్చితమైనటువంటి సమాచారం కావాలంటే ఆయన పుట్టుకకు పూర్వము, అంటే ఆయన పుట్టక ముందు ఆయన గురించి దైవదూతలు ఏమని ప్రబోధించారు? సాక్షాత్తు ఆయన గురించి ఆయన ఏమని ప్రకటించుకున్నాడు? మూడో అంశం, ఆయన్ని పుట్టించినటువంటి సృష్టికర్త అల్లాహ్ ఆయన గురించి ఏమని బోధించాడు? ఈ మూడు రకాల స్టేట్మెంట్లతో వాస్తవంగా ఆయన యొక్క వాస్తవికత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనుషులు చెప్పేటువంటి మాటల కంటే దేవుని దూతలు, స్వయంగా ప్రవక్త అయినటువంటి యేసువారు, ఆయన సృష్టించినటువంటి సృష్టికర్త అల్లా యొక్క వాక్యాలు మనకి వాస్తవాన్ని తెలియజేస్తాయి. సోదరులారా, నేను మీ ముందు సూరే మరియం సూరే నంబర్ 19 వాక్య నంబర్ 34 ముందుగా పఠించాను. అల్లా సుబ్హాన వ తాలా ఈ వాక్యంలో ఏమంటున్నాడంటే, ذلك عيسى بن مريم قول الحق الذي فيه يمترون ما كان لله ان يتخذ من ولد سبحانه ذلك عيسى بن مريم ఇతడే మరియము కుమారుడు యేసు قول الحق الذي فيه يمترون ఇతనికి సంబంధించిన అసలు వాస్తవం ఇదే. కానీ చాలా మంది ప్రజలు అంగీకరించడం లేదు. ఎవరినైనా సరే తన కుమారుడిగా చేసుకోవడం అనేది అల్లా యొక్క ఔన్నత్యానికి తగిన పద్ధతి కాదు. సుబహానా, ఆయన పరమ పరిశుద్ధుడు. ఇదా కదా అమ్రన్ ఫఇన్నమా యకూలు లహు కున్ ఫయకున్. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అని సంకల్పించినప్పుడు కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అయిపోతుంది. వాస్తవానికి మరియమ్మ కుమారుడు ఈ విధంగా ప్రబోధించాడు ప్రజలకు, నాకు దేవుడే మీకు దేవుడే, ఫాగుదు మీరు ఆయన్ని ఆరాధించండి. హాదా సిరాతి ముస్తఖీం, ఆయనను ఆరాధించడమే రుజు మార్గం. నన్ను ఆరాధించడం అపమార్గం, ఆయన్ను ఆరాధించడం రుజు మార్గం, ఆయన చెప్పిన మాటలు. సోదరులారా, శ్రద్ధగా మనం ఆలోచించినట్లయితే ముందుగా దైవదూతలు ఆయన గురించి ఏమని ప్రబోధించారు? మొదటి స్టేట్మెంట్, ఎందుకంటే ఆయనకు ఆయన పుట్టక ముందు ఆయన పుడతాడు అనేటువంటి శుభవార్తను తీసుకుని వచ్చినటువంటి దైవదూతల యొక్క స్టేట్మెంట్ ప్రధానమైనటువంటి. ఎందుకంటే ఆయన పుడతాడని చెప్పడానికి వచ్చినటువంటి దైవదూతలు ఎవరు పుడతారని చెప్పారు, ఆయన యొక్క కార్యాలు ఏ విధంగా ఉంటాయని చెప్పారు, ఇది ఇంపార్టెంట్. చూడండి, إذ قالت الملائكة يا مريم إن الله يبشرك بكلمة من اسمه المسيح عيسى بن مريم وجيها في الدنيا ومن المقربون. سورة آل عمران سورة نمبر 3 واقعية نمبر 4. إذ قالت الملائكة يا مريم إن الله يبشرك بكلمة من مريم. ఇదిగో నీకు మేము ఒక శుభవార్తను వినిపిస్తున్నాము, అల్లా యొక్క ఆజ్ఞకు సంబంధించిన ఒక శుభవార్తను వినిపిస్తున్నాము. ఇస్మాయిల్ మసీహ్ ఈసబన మరియం, నీకు కుమారుడు పుట్టబోచున్నాడు. ఇస్మాయిల్ మసీహ్, అతని పేరు మసీహ్, అతని పేరు మసీహ్. ఈసబన మరియం, అతను నీ కుమారుడు. ఈసబర మరియం బిన్ మరియం, మరియమ్మా నీకు కుమారుడు. వజీహన్ ఫిద్ దునియా వల్ ఆఖిరా వమినల్ ముఖర్రబీన్, అతడు ఇహలోకంలోను పరలోకంలోను గొప్ప సామీప్యం పొందిన దైవ దాసులలో ఒకడిగా పరిగణింపబడతాడు. దైవదాసులలో ఒకడిగా పరిగణింపబడతాడు, గొప్ప దైవదాసుడుగా పరిగణింపబడతారు అని దైవదూతలు మరియమ్ అలైహిస్సలాం వారితో మొదటి లక్షణాలను చెప్పారు. అంటే ఆయన పుట్టుకు ముందే ఆయన పేరు ఖరారు చేయబడింది, మరియు ఆయన మరియమ్మ కుమారుడు అని చెప్పారు, మరియు ఇహ పరలోకాల్లో గొప్ప సామీప్యం పొందిన దైవదాసుడిలో ఒకడిగా పరిగణింపబడతాడు అని చెప్పారు. ఇక రెండో వాక్యంలో నీకు పుట్టబోయేటువంటి ఆ బిడ్డ ఆయన ప్రజలతో మాట్లాడతాడు. సోదరులారా, పుట్టిన పిల్లవాడు మాట్లాడకుండా ఎట్లా ఉంటాడు? మూగవాడు లక్ష ఓ కోటి కోమగుడు ఉంటాడు. మరి మాట్లాడే సంగతి కూడా ఎందుకు చూస్తున్నారు? ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? ఫిల్మహది, ఊయలలో ఊయలూగుతుండగానే ప్రజలతో మాట్లాడటం మొదలెడతాడు. మరియు ఆయన పుణ్య పురుషులలో ఒకడిగా పరిగణింపబడతాడు, సత్పురుషుడు మంచి వాడైతాడు. చూడండి, దైవదూతలు ఆయన పుట్టక ముందే చెప్తున్నారు, నీకు పుట్టబోయేటువంటి బిడ్డ ప్రజలతో మాట్లాడతాడు ఊయల్లో ఉన్నప్పుడే, మరియు పుణ్యాత్ముడైతాడు. మూడో వాక్యం నెంబర్ 47. ఈ వాక్యం లాగా మరియమ్ అలైహిస్సలాం వారు అంటున్నారు, కాలత్ రబ్బి అన్నయకులు లీ వలదం వలం యంశషనీ బషర్. దైవదూతలు వచ్చి ఎప్పుడైతే మరియమ్మా నీకు కుమారుడు పుడతాడు అతని పేరు మసీహ్, అతడు ఇహ పరలోకాల్లో గౌరవనీయుడైతాడు మరియు ఆయన ప్రజలతో మాట్లాడతాడు, ఊయల్లో ఉన్నప్పుడే పుణ్యాత్ముడైతాడు, ఈ మాటలన్నీ చెప్పారు. ఇది విన్న పవిత్రురాలు మహాసాధ్వీమణి ఆశ్చర్యచకితులైపోయారు. కాలత రబ్బి అన్నా ఎబూను లీ వలదం బలం యంశని బషర్, అల్లా అసలు నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, ఏ పురుషుడు నన్ను చేతితో తాకను కూడా తాకలేదే, ఎలా నాకు కలుగుతాడు, ఇవన్నీ చూకినారు అసలు ఎలా పుడతాడు అన్నా. ఇది అల్లా యొక్క ఆజ్ఞ. ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అంతే అది అయిపోతుంది. ఏమనుకుంటుంది, నన్ను ఏ పురుషుడు చేతితో తాకలేదు కదా, నాకు సంతానం ఎలా కలుగుతాది అని. ఈ మాటలు ఇంతకు ముందు ఇబ్రహీం అలైహిస్సలాం వారి భార్య సారా అలైహిస్సలాం వారు కూడా అడిగారు. సరే దైవదూతలు ఇబ్రహీం అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రబోధిస్తున్నప్పుడు, అంటే మీకు జ్ఞానము కలిగినటువంటి కుమారుడు పుట్టుకుపోతాడనే సంగతి చెప్పగానే, నాక ముసలిదానిక ఈ గొడ్రాలక అని ఆశ్చర్యం వెళ్ళబుచ్చింది. కానీ ఆమె కూడా అల్లా సుబ్హానహు వతాలా ఇసాక్ అలైహిస్సలాం వారిని పుట్టించాడు. అదేవిధంగా సరే మరి అనుసరణ నెంబర్ 19 వాక్య నెంబర్ 8-9 కూడా జకరియా అలైహిస్సలాం వారు కూడా అల్లాతో వేడుకున్నాడు. అల్లా ముసలితనం వల్ల నా తలంతా నలిసిపోయింది, ఎముకలు చేతులు కృషించిపోయాయి, అల్లా నేను వేడుకుని రాడు నిష్మరుణ్ణి కాలేదు, నాకు కొడుకుని అయ్యా అన్నాడు. నా భార్య గొడ్రాలు, నేను చచ్చిపోయిన తర్వాత నా బంధువులందరూ అపమార్గం పడతారని భయంగా ఉంది, నా కొడుకుని అతనికి యాకోబు వంశ వారసత్వాన్ని ప్రసాదించు, అతడు అతన్ని అందరూ ఇష్టపడాలి, ఈ విధంగా అనేక రకాలుగా అడిగాడు. అప్పుడు అల్లన్నాడు, నీకు శుభవార్తను ఇస్తున్నాను, నీకు కుమారుడు పుట్టబోచాడు, అతని పేరు ఇంతకు ముందు భూమండలంలో అలాంటి పేరు కలిగిన వాడిని పుట్టించలేదు, పుట్టిస్తున్నాను అసలు నాకు కొడుకెలా పుడతాడు, నా భార్య గొడ్రాలు కదా, మేము వృద్ధులం కదా, నాకు ఎలా పుడతాడు అన్నాడు. కానీ జకరియా అలైహిస్సలాం వారికి కూడా అల్లా సుబ్హానహు తాలా కుమారుణ్ణి ప్రసాదించాడు. కాల రబ్బుక హువ అలయ్య అయ్యును వకద్ బలగ్తు వలంతకు మిన్ కబలు వలంతకు షయ్యా, అసలు జకరియా నువ్వు లేనప్పుడు నిన్ను పుట్టించారు కదా, నీకు కొడుకును పుట్టించడం పెద్ద బలంటావా అన్నాడు. అక్కడ కూడా అల్లా సుబ్హానహు వతాలా జకరియా అలైహిస్సలాం వారికి యహ్యా అలైహిస్సలాం వారిని పుట్టించాడు. అంటే అదే విధమైనటువంటి ప్రశ్న అడిగినప్పుడు అల్లా సుబ్హానహు వతాలా కాల కదాలికల్లా, మరియమ్మా ఇది అల్లా యొక్క నిర్ణయం, ఆయన తాను కోరిన దానిని సృష్టిస్తాడు. నిశ్చయముగా యేసు పుట్టుక ఈసా పుట్టుక ఆదాము పుట్టుక వంటిది అల్లా దృష్టిలో. ఇన్న మస్ల ఈసా ఇందల్లాహి కమస్లి ఆదం కలక భూమితో, మేము ఆదాముని మట్టితో చేశాము, ఆదాము అయిపో అనగా ఆదాం అయ్యాడు. అంటే తల్లి తండ్రి లేకుండా అల్లా సుబ్హానహు వతాలా మట్టి నుండి ఆదాం అలైహిస్సలాం వాడిని సృష్టించాడు. కాబట్టి మరియమ్మని కుమారుడు పుడతాడు అని చెప్పాడు. ఇంకా దైవదూతలు ఏమన్నారంటే వల్ హిక్మా వత్తౌరాత వల్ ఇన్జీల్, మరియమ్మా నీ కుమారుడికి అల్లా సుబ్హాన వ తాలా గ్రంథాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తౌరాతు ఇంజీల జ్ఞానాలను ప్రసాదిస్తాడు. ఆయన గ్రంథాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తౌరాతు ఇంజీల జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాని తర్వాత సరే అలీకృష్ణుడు మూడు వాక్య నెంబర్ 49 వరసూలున్ ఇలా బని ఇశ్రాయీల్, మరియు ఇశ్రాయేలీల వైపుకు ప్రవక్తగా చేసి పంపిస్తాడు, నీ కుమారుణ్ణి ప్రవక్తగా చేసి పంపిస్తాడు అని చెప్పి దైవదూతలు మరియు మరీసరా వారితో ముందుగా చెప్పారు. వరసూలున్ ఇలా బని ఇశ్రాయీల్, ఇశ్రాయేలీల జాతి కొరకు ప్రవక్తగా పంపబడతాడు అని దైవదూతలు మరియమ్ అలైహిస్సలాం వారికి ముందుగా చెప్పారు. ఎప్పుడు మాటలు ఇవి? ఈసా అలైహిస్సలాం వారు పుట్టక ముందే దైవదూతలు మరియమ్కు చెప్పినటువంటి మాటలు. పేరు పెడతారు, మనిషి కుమారుడు, గొప్ప దాసుడు, ఊయిరిలో మాట్లాడతాడు, మరియు గ్రంథాన్ని వివేకాన్ని ఇస్తాడు, ఇస్రాయేలీల ప్రవక్తగా నియమిస్తాడు అని దైవదూతలు మరియమ్ అలైహిస్సలాం వారికి ముందుగానే చెప్పారు. దాని ప్రకారం, ఎందుకంటే దైవదూతలు ఎప్పుడు కూడా ఆజ్ఞ అతిక్రమణ చేయరు. అల్లా సుబ్హాన తాలా ఏది తెలియజేయమని చెప్పాడో, ఆజ్ఞాపించాడో అవే మాటలు చెబుతారు. దాని గురించి అల్లా సుబ్హాన తాలా సురే మరి సూరా నంబర్ 19 వాక్యం నెంబర్ 27 నుంచి అల్లా సుబ్హాన తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సురే మరియం దైవదూతలు చెప్పిన విధంగానే మరియం అలైహిస్సలాం వారు ఈసా అలైహిస్సలాం వారిని బాల యేసుని ప్రసవించింది. ఫాతత్ బిహి కౌమహా తహ్మిలు, తన తండ్రి పిల్లవాడిని తీసుకుని మరియం అలైహిస్సలాం తన జాతి వారి వద్దకు వెళ్ళింది. ఇంత ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టేమైంది అన్నారు దుర్మార్గులు యూదులు ఇశ్రాయేలీయులు. నీ తల్లి నీ తండ్రి చెడ్డవారు కాదే ఓ హారుని సోదరి, నీ తండ్రి మంచివాడే, నీ తల్లి కూడా నీతి మార్గమైనటువంటి నడవడిక కలిగినది కాదే. మరియం అలైహిస్సలాం ఈ విధంగా యూదులు ఇస్రాయేలీలు మరియం అలైహిస్సలాం వారిని నిందించారు. వారి మాటలు తూటాల్లా ఆ మహాశాంతిమణి పవిత్రురాలు మచ్చలేనటువంటి శీలము కలిగినటువంటి మరియం అలైహిస్సలాం వారిని ఎప్పుడైతే నిందించగారో, మాటలు మాట్లాడలేక ఆ పసిపిల్లవాడి వైపు సైగ తెచ్చు పెట్టింది. చేసినదంతా నీవు చేసి పసిపిల్లవాడితో మాట్లాడమంటే మేమేమి మాట్లాడేము అన్నారు యూదులు ఇస్రాయేలీ. ఆ పసిపిల్లవాడితో మేమేం మాట్లాడేమి, నువ్వే చెప్పు అని ఎదురుచూశారు. ఈ సంభాషణ అంతా వింటున్నాడు ఎవరండి? మన బాల ఈసా అలైహిస్సలాం, మన బాలయేసు ఈసా అలైహిస్సలాం ఈ మాటలన్నీ వింటున్నారు. అప్పుడు ఆ విధంగా వారు పలికిన తరువాత ఈసా అలైహిస్సలాం వారు జవాబిస్తున్నారు. సూరే మరియం సూరా నంబర్ 19 వాక్య నంబర్ 30 కాల ఇన్ని అబుదుల్లా ఆతానియల్ కితాబా వజాలని నబియా వజాలని ముబారకన్ ఐనమా కుంతు. కాల ఇన్ని అబుదుల్లా, నేను అల్లా యొక్క దాసుణ్ణి, అల్లా నన్ను పుట్టించాడు, ఎందుకు మీరు నా తల్లిని ఆ విధంగా దూషిస్తారు, ఎందుకు నా తల్లి పైన ఆ విధంగా అభాండాలు వేస్తారు, నా తల్లి పవిత్రురాలు అనేటువంటి సమాధానం ఇండైరెక్ట్ గా. కాల ఇన్ని అబుదుల్లా, నేను అల్లా యొక్క దాసుణ్ణి అన్నారు ఈసా అలైహిస్సలాం. సూరే అలిమ్రాన్ సూరే నిసా సూరా నంబర్ 4 వాక్య నంబర్ 172 అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా అన్నాడు. లయస్తం కిఫల్ మసీహ్ అయ్యకున అబ్దల్ లిల్లా వల్ మలాయికతు ముఖర్రబూన్, లయస్తంకిఫల్ మసీహ్, మరియమ్మ కుమారుడు ఈసా యేసు ఏనాడు అగౌరవంగా భావించలేదు అల్లాకు దాసుడుగా ఉండటాన్ని. ఈసా అలైహిస్సలాం వారు ఎప్పుడు కూడా నేను అల్లా యొక్క దాసుణ్ణి అని సగౌరవంగా చెప్పుకునేటువంటి వారు, నేను అల్లా యొక్క దాసుణ్ణి అని చెప్పి బాలేసు వారు ఈ విధంగా అన్నారు, కాలయ్యి అబ్దుల్లా, నేను అల్లా యొక్క దాసుణ్ణి, కాల ఇన్ని అల్లా, నేను దేవుణ్ణి అని ఆయన అల్లి, కాల ఇన్ని ఇబునుల్లా, నేను అల్లా కొడుకుని అని ఆయన చెప్పుడి, కాల ఇన్ని అబుదుల్లా, అల్లా యొక్క దాసుణ్ణి, వజాలని నబియా, కాల ఇన్ని అబుదుల్లా ఆతాని అల్ కితాబా, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, వజాలని నబియా, ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు, ఓ జాలని ముబారకన్నైన మాకుంటు, ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. ముబారక్, బరకత్, ఆయన ఎక్కడ చేయి పెడితే అక్కడ బరకత్, ముబారకన్నైన మాకుంటు, నన్ను శుభవంతునిగా చేశాడు. ఈసా అలైహిస్సలాం వారు ఏదైనా దాంట్లో చేయబెట్టారనుకోండి, తక్కువగా ఉంటే దాంట్లో బరకత్ ఇచ్చేవాడు, చేపలు కానీ రొట్టెలు కానీ ఆయన చేతితో ఎప్పుడైతే తాగాడో అల్లా సుబ్హానహు వ తాలా వాటిలో బరకతినిస్తాడు. ముబారకన్నైన మాకుంచు, నన్ను శుభవంతునిగా చేశాడు అన్న. సోదరులారా, దైవదూతలు ముందుగానే ఏం చెప్పారు, ఊయల పుట్టక ముందు ఊయలలో ఉన్నప్పుడు మాట్లాడతాడు అని చెప్పారు. అదే మాటలు ఇక్కడ జరుగుతున్నాయి. కాల ఇన్ని అబుదుల్లా ఆతాని అల్ కితాబా వజాలని నబియా వజాలని ముబారకన్నైన మాకుంచు, నేను అల్లా యొక్క దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, ఆయన నాకు ప్రవక్తగా నియమించాడు, ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. ఇంకా 31 ఈసారి ఇంకా ఈ మాటను వౌసాని బిస్వలాత్, సలాత్ అంటే నమాజ్, ప్రార్థన, వంశాని విశ్వనాథ్, ఆయన నన్ను ప్రార్థించేవాడిగా చేశాడు, నేను ప్రార్థిస్తూ ఉంటాను. వజ్జకాతి మా దుంతు హయ్యా, నేను బ్రతికి ఉన్నంత కాలం దాన ధర్మాలు చేసేవాడిగా ఆయన నన్ను చేశాడు, ప్రార్థించాడు అన్నాడు, ప్రార్థిస్తాను అన్నాడు. ప్రతి చోట చేపలు పంచే కాడ, రొట్టెలు పంచే కాడ, గుడ్డి వాళ్ళ కళ్ళిచ్చే కాడ, మృతుని లేపే కాడ, ప్రతి చోట ప్రార్థించను ప్రార్థించను ప్రార్థించను అని ఉంటుంది. ప్రార్థించేవాడు దేవుడా, ప్రార్థనలను ఆలకించేవాడు దేవుడా, ఆలకించేవాడు. మరి ఈసా అలైహిస్సలాం ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసేవాడు దాసుడే కాని దేవుడు కాదు. అదేవిధంగా ఇజ్రాయేలీలు ఆయన అడిగారు, నీవు నిజంగా మరి అల్లా యొక్క ప్రవక్తమే అయితే మా కోసం ఆకాశం నుంచి ఒక పళ్ళ్యాన్ని దించు అన్నారు. వాళ్ళందరూ అడిగినప్పుడు ఈసా అలైహిస్సలాం వారు అల్లాతో ప్రార్థన చేస్తారు, అల్లా నీవు వీరి కోసం, ఎందుకంటే వీళ్ళు నమ్మటం లేదు, ఆయన నమ్మలేదు, ఎన్నో సంవత్సరాలు ప్రబోధించారు, ఆయన నమ్మినటువంటి వాళ్ళు చాలా తక్కువ. నీవు నిజంగానే ప్రవక్త అయితే, అల్లానే దేవుడైతే, ఇదిగో మరి ఆకాశం నుంచి మా కోసం ఏదైనా దించు అన్నారు. అప్పుడు ఆయన అల్లా అమ్మా రబ్బానా, ఓ అల్లా నా ప్రభువా నా సృష్టికర్త, ఇలైకల్ మాయిదా అన్సల్లా ఇలైకల్ మాయిదా, ఆకాశం నుండి ఆహారంతో నిండినటువంటి ఓ పళ్ళ్యాన్ని దించయ్యా అని చెప్పి అల్లాతో వేడుకున్నాడు. అందుకని అల్లా సుబ్హాన తాలా 5వ సూరాకు ఖురాన్ గ్రంథంలో అల్ మాయిదా ఆహారపు పళ్ళ్యం అనేటువంటి పేరుతో ఆ సూరాకు పేరు పెట్టడం జరిగింది. అంటే ఆయన ప్రార్థించేవాడు. దాని తర్వాత అల్లా సుబ్హాన తాలా అంటున్నాడు సూరే మరియం సూర నెంబర్ 19 వాక్యం నెంబర్ 32లో, వబర్రం బివాలిదతి, ఆయన వబర్రం బివాలిదతి, నా తల్లి యొక్క హక్కును నేను నెరవేరుస్తాను అన్నారు. ఈసా అలైహిస్సలాం తల్లి సేవలు ఎంతగానో చేసేవారు, తల్లిని గౌరవించేవారు, తల్లిని ఆదరించేవారు, తల్లికి ఏది కావాలో అది చేసేవారు. వబర్రం బివాలిదతి, నా తల్లి సేవను, నా తల్లి యొక్క హక్కును నేను నెరవేరుస్తాను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, తల్లి అరికాలి కింద ఉంది స్వర్గము, తండ్రి స్వర్గానికి మహాద్వారమై ఉన్నాడు అని చెప్పి. అందుకే ఈసా అలైహిస్సలాం వారన వబర్రం బివాలిదతి, ఆయన తన తల్లికి సేవ చేస్తాను అని ముందుగానే ప్రకటించారు. ఊయిలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట, వజాలని జబ్బారన్ షకియా, అల్లాహ్ సుబ్హానహు వతాలా నన్ను కఠినమైన హృదయాన్ని కలిగిన వాడిగా చేయలేదు, నన్ను కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడిగా చేయలేదు. చాలా శుతి మెత్తనైనటువంటి వాడు ఈసా అలైహి సలాం వారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈసా అలైహి సలాం వారికి శరీఅత్ లేదు. ఎందుకంటే ఎవరైనా శిక్షించాలి అంటే చాలా మెత్తటి మనసు కలిగినటువంటి వాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వతాలా శరీఅత్ కూడా ఇవ్వలేదు. వజాలని జబ్బారన్ షకియా, ఆయన చాలా శుతి మెత్తనైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. మూసా అలైహి సలాం శరీఅత్ని ఆయన కూడా పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే కఠినమైన మనస్సు కలిగిన వాడు కదా. అంటే ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలంటే ఆయన మనస్సు చాలా తడిబిడిపడి, వజాలని జబ్బారన్ షకియా, నేను కఠినమైన వాడిని కాదన్నాడు. అస్సలాము అలయ్యా వయమా ఉలిత్తు వయమా మూతు వయమా ఉబాసు అయ్యా. ఇంకా ఈసా అలైహిస్సలాం వారు అంటున్నారు, ఆ అల్లాహ్ సుబ్హానహు వతాలా నాకు శాంతిని ప్రసాదించాడు. అస్సలాము అలయ్యా యౌమా ఉలిత్తు, నేను పుట్టిన రోజున, వయమా మూతు, నేను మరణించే రోజున, నేను మరణించే రోజున, అస్సలాము అలయ్య యోమ ఉలిత్తు వయోమ అమూతు వయోమ ఉబాసు అయ్యా, మళ్ళీ తిరిగి లేపబడే రోజును కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా నాకు శాంతిని ప్రసాదించాడు అని ఈసా అలైహిస్సలాం వారు చిన్నప్పుడే ఊయలలో ఉన్నప్పుడే ఆయన తల్లిని అవమానించిన వారికి, తల్లి మీద అపనిందలు అభాండాలు వేసినటువంటి వారికి ఊయలలో ఉన్నప్పుడే సమాధానాలు ఇచ్చారు. సోదరుడారు, అంటే తన గురించి తాను ఆయన ఆ విధంగా ప్రకటించుకున్నారు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన గురించి ఏమన్నాడు? సురే మాయిదా సూర నంబర్ 5 వాక్య నంబర్ 110 రెండు వాక్యాల్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా అన్నాడు, యౌమ యజ్మౌ అల్లాహు ఉర్రుసుల ఫయఖూలు మాజా ఉజిబుతుమ్ ఖాలూ లా ఇల్మ లనా ఇన్నకా అంతల్లాముల్ గుయూబ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రళయ దినం రోజున సమస్త ప్రవక్తలను సమావేశపరిచి ఈ విధంగా అడుగుతాడు, యౌమ యజ్మౌ అల్లాహు ఉర్రుసుల ఫయఖూలు మాజా ఉజిబుతుమ్ ఖాలూ లా ఇల్మ లనా, ప్రవక్తల్లారా నేను మిమ్మల్ని ప్రజల వద్దకు పంపాను కదా, మీకు ప్రజల వద్ద నుండి ఏమని సమాధానం వచ్చింది? కాలులా ఇల్మలనా, సర్వ ప్రవక్తలు అల్లా ముందు చేతులెత్తి ఈ విధంగా అంటారు, అల్లా మాకేమీ తెలియదు, రహస్యంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసినటువంటి మహాజ్ఞానివి నీవేనల్లా, మాకు దాని గురించి ఏమీ తెలియదు అని చెప్పి సర్వ ప్రవక్తలు కూడా అల్లా ముందు వినమ్రులై జవాబిస్తారు. అప్పుడు అల్లా సుబ్హానహు వతాలా ఈ విధంగా అంటున్నాడు 110వ వాక్యంలో, అల్లా ఈ విధంగా వారందరిలోంచి ఈ విధంగా అంటాడు, నేను నీకు నీ తల్లికి చేసినటువంటి ఉపకారాలను జ్ఞాపకం తెచ్చుకో ఓ మరియమ్ కుమారుడా. చూడండి, పిలవడమే అల్లాహ్ సుబ్హానహు వతాలా, మరియమ్ కుమారుడా నేను నీకు నీ తల్లికి చేసినటువంటి అనుగ్రహాలను జ్ఞాపకం తెచ్చుకో, నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేసేవాణ్ణి, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసేవాణ్ణి. ఈసా అలైహిస్సలాం వారితో ఎప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు తోడుగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆయనకు తోడే ఉండాలి. ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వాడు కాబట్టి, ఆయన జాతిలో ఎక్కువ మంది ఆయన ధిక్కరించారు కాబట్టి జిబ్రయీల్ వారు ఎప్పుడు ఆయన వెంటే ఉండేవాళ్ళు. నీవు నేను నిన్నేం చేశానంటే ఫిల్ మెహదీ వకహలా నిన్ను ఊయల్లో ఉన్నప్పుడే మాట్లాడించా, పెరిగి పెద్దయిన తర్వాత కూడా మాట్లాడేవాడివి, ఊయలలో ఉన్నప్పుడే నిన్ను మాట్లాడించా. అల్లా సుబ్హానహు వతాలా ఈసా అలైహిస్సలాం వారికి అనుగ్రహాలన్నీ గుర్తు చేస్తున్నాడు. తుకల్లిమున్ నాస ఫిల్ మహ్ది వకహలా వైస్ అల్లం తుకల్ కితాబా వల్ హిక్మా వత్ తౌరాతా వల్ ఇన్జీల్. నేను నీకు గ్రంథాన్ని ఇచ్చాను, వివేకాన్ని ఇచ్చాను, మరియు తౌరాతు ఇంజిల జ్ఞానాన్ని నేర్పించాను. ఈసా అలైహిస్సలాం వారు అనర్ఘంగా తౌరాతు గురించి మరియు ఇంజిల్ గురించి ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా తెలిసినటువంటి యూదుల ముందు మాట్లాడేటువంటి వారు, అంతటి వివేకాన్ని జ్ఞానాన్ని ఓ ఈసా నేను నీకు ఇచ్చాను అని గుర్తు చేస్తున్నారు అల్లా సుబ్హానహు వతాలా. వైస్ అల్లం తుకల్ కితాబా వల్ హిక్మా వత్ తౌరాత వల్ ఇంజీల్ వైస్ తుఖ్లుకు మిన్ అత్తీని కహయ్యతి అత్తైరి బిఇజ్నీ ఫతన్ఫుఖు ఫీహా ఫతకూను అత్తైరం బిఇజ్నీ వతుబ్రిరు అల్అక్మహ వల్లబరస బిఇజ్నీ వైస్ తుఖ్రిజు అల్మౌత బిఇజ్నీ. ఇంకా నీ చేత నేను మహిమను చేయించా, నీవు మట్టితో పక్షి ఆకారము కలిగినటువంటి బొమ్మలను చేసి వాటిలో ఊదేవాడివి, నా అనుమతితో అవి లేచి వెళ్లిపోయేవి. నువ్వు కుష్ఠరోగుల్ని బాగు చేసేవాడివి, పుట్టు గుడ్డోళ్ళకి కళ్ళిచ్చేవాడివి బీదిని నా అనుమతితో. నీవు మృతులను కూడా బ్రతికించేవాడివి నా అనుమతితో. ఆయన మృతులను కూడా లేపేటువంటి వాడు. అంటే ఈ విధంగా అల్లా సుబ్హానహు వతాలా ఈసా అలైహిస్సలాం వారికి చేసినటువంటి అన్ని అనుగ్రహాలను గుర్తు చేసి ఈ విధంగా ప్రబోధించడం ఆఖిరతులో అల్లా సుబ్హానహు వతాలా ప్రశ్నించడం జరుగుతుంది. అంటే సోదరులారా, ఈ వాక్యాలలో మనకు అర్థమైంది ఏంటంటే, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు. దైవంతులు ఏమన్నారు? సురే ఆలి ఇమ్రాన్ సురా 3 వాక్య నెంబర్ 45, అదే విధంగా సురే మరియం సురా నెంబర్ 19 వాక్య నెంబర్ 30, సురే మైదా సురా నెంబర్ 5 వాక్య నెంబర్ 110లో అల్లా సుబ్హానహు వతాలా దైవదూతలు ఈసా అలైహిస్సలాం వారు అందరూ అన్నారు, ఆయన కూడా అన్నాడు, నేను మరియమ కుమారుణ్ణి, నేను మనిషి కుమారుణ్ణి అన్న. చూడండి, సూర్య అలీమర్ సురం 3 వాక్య నెంబర్ 45, సూర్య మరియం సురం 19 వాక్య నెంబర్ 30, సూర్య మాయదా సురం 5 వాక్య నెంబర్ 110. ఈ మూడింటిలో కూడా దైవతలు చెప్పారు మరియం అనే కుమారుడు. ఈయన చెప్పాడు నేను దేవుని యొక్క దాసుని, నా తల్లి యొక్క సేవ చేస్తాను, అంటే తల్లి కుమారుడు ఆయన. అదే విధంగా దేవుడు అల్లా సుబ్హానహు వతాలా నేరుగా ఈ విధంగా అంటున్నాడు, మరియమా, పిలవడమే మరియమ్మ కుమారుడా అని పిలుస్తుంది. అంటే ఆయన మరియమ్మ కుమారుడు. వీళ్ళు అంటున్నారు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అల్లా అంటాడు ఖురాన్ లో ఈసా మరియం, ఈసా మరియం, ఈసా మరియం, ఆయన నా కొడుకు అదయ్యా, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు, మరియమ్మ కుమారుడు అని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, అసలు దేవుని కుమారుడు ఎలా కలుగుతాడు? సూర్య అనాం సూర్య నెంబర్ 6 వాక్య నెంబర్ 101, బదిఉస్ సమావాతి వల్ల అన్నా యకూను లహు వలదు వలన్ తకుల్లహు సాహిబా. భూమి ఆకాశాలను ఆయన కొత్తగా సృష్టించాడు, ఆయనకు ఒక జీవిత సహధర్మచారిణి భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అంటున్నాడు. వీడు దేవుని కుమారుడు అంటున్నాడు. అల్లా అంటున్నాడు బదీము సమావతి వల్ల వరంతకుల్లో సాహిబ అసలు భూమి ఆకాశాలను కొత్తగా సృష్టించినటువంటి దేవునికి ఒక జీవిత సహధర్మచారిణి భార్య అంటూ లేనప్పుడు కొడుకు ఎలా పుడతాడు? చూడండి సురే ఇఖ్లాస్ సూర నెంబర్ 112 వాక్య నెంబర్ 3 లాంటి, లం యలిదు వలం యూలదు, లం యలిదు ఆయనకు సంతానము లేదు, ఆయనకి సంతానమే లేదు. కుమారుడు ఎలా ఉంటాడు? దేవుని కుమారుడు ఉంటే, కుమారుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే, కుమారుడికి మళ్ళీ కుమారుడు పుడితే ఈయన మనవడైపోతాడు, ఆయన తాతయిపోతాడు. అంటే ఈ కుమారులు కుమార్తెలు ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవులలో పెట్టినటువంటి మందారు, ఆయనకు మాత్రము ఇవి వర్తించవు, ఆయనకు సంతానమే లేదు. ఇంకా అల్లాహ్ సుబ్హానహు సూరీమని సూరా నంబర్ 19 వాక్య నంబర్ 28 అన్నాడు, వకాలతకి జర్హమాన్ వలదా కరుణామయుడైనటువంటి అల్లా ఎవరినో తన కుమారుడిగా చేసుకున్నాడు అని వారు అంటున్నారు. ఈ మాటలు ఆకాశము భూమి పర్వతాలు వింటే ఆకాశం బద్దలైపోతుంది, భూమి పగిలిపోతుంది, పర్వతాలు ఎగిరిపోతాయి. అసలు కరుణామయుడైనటువంటి అల్లా యొక్క గొప్పతనానికి ఒకరిని కొడుకుగా చేసుకోవడం అనేటువంటిది తగిన పద్ధతి కానే కాదు. ఆయన ఎవరిని తన కుమారుడిగా చేసుకోలేదు. ఇన్ కుల్లు మన్ ఫిస్ సమావాతి వల్లమ్ ఇల్లా ఆతి రహ్మాని అబదా, భూమి ఆకాశాలలో ఉన్న వారందరూ అల్లా యొక్క దాసులే కాని కుమారులు కుమార్తెలు మనవండ్లు మనవరాండ్లు కానే కాదు. భూమి ఆకాశాలలో ఉన్న వారందరూ కూడా అల్లా యొక్క దాసులు. కాబట్టి సోదరులారా, ఆయన దేవుని కుమారుడు కాదు, మరియమ్మ కుమారుడు. తర్వాత అంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన దాసుడు మాత్రమే. లకద కఫరల్లదీన కాలు ఇన్నల్లాహ సాలిత్ తలాత, అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరే మరియమ్ సూరే మాయిదా సూరే నంబర్ 5 వాక్యం నంబర్ 72 అన్నాడు, లకద కఫరల్లదీన కాలు ఇన్నల్లాహ మసీస బన మరియమ్, మరియమ్మ కుమారుడైనటువంటి మసీహ్ ఈసా యేసుని ఎవరైనా సరే అల్లాహ్ అంటే వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్టే. వకాల్ మసీహ్ యా బనీ ఇశ్రాయీల్ అబ్దుల్లాహ రబ్బీ వ రబ్బకుమ్, వాస్తవంగా యేసు ఈ విధంగా ప్రకటించాడు, ఓ ఇశ్రాయీలారా వినండి, అల్లాహ్ నాకు దేవుడే మీకు దేవుడే, నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను, రబ్బీ వ రబ్బకుమ్. ఈ వాక్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల అన్నాడు. సురే అలీ ఇమ్రాన్ సురా నంబర్ 3 వాక్య నంబర్ 51, సురే మాయిదా సురా నంబర్ 5 వాక్య నంబర్ 72, సురే మరియం సురా నంబర్ 19 వాక్య నంబర్ 36, సురే జుఖ్రుఫ్ సురా నంబర్ 43 వాక్య నంబర్ 64, సురే మాయిదా సురా నంబర్ 5 వాక్య నంబర్ 117, ఇన్ని చోట్ల రబ్బీ వ రబ్బకుమ్, ఆయన నాకు దేవుడే మీకు దేవుడే, నాకు దేవుడే మీకు దేవుడే, నాకు రక్షకుడే మీకు రక్షకుడే, నాకు యజమానే మీకు యజమానే అన్న, నేను దాసుణ్ణి దేవుడు ఆయన అని చెప్పారు. నేను దేవుణ్ణి ఆయన ప్రబోధించలేదు. ఇన్ని చోట్ల రబ్బీ వ రబ్బకుమ్, ఆయన నాకు ప్రభువు, నేను దాసుణ్ణి, నేను దాసుణ్ణి అని ఈసా అలైహిస్సలాం వారు ఇన్ని వాక్యాలలో తెలియజేశారు. కాబట్టి ఆయన దాసుడే కాని దేవుడు మాత్రం కాదు. ఇంకా దాని తర్వాత మనం ఆలోచించినట్లయితే ఆయన ప్రవక్త, ఆయన ప్రవక్త దైవదూతలు సూర్య అలీ ఇమ్రాన్ సూరా 3 వాక్య 49 ఈ విధంగా అన్నారు, వరసూలు నీలా బనీ ఇశ్రాయీల్, మరియమ్మ నీకు పుట్టబోయేటువంటి బిడ్డ ఇశ్రాయేలీలకు ప్రవక్తగా నియమించబడతాడు, ఆయన ప్రవక్త అని చెప్పారు. అదే విధంగా సరే మరియం సరే నంబర్ 19 వాక్య నంబర్ 30లో చెప్పారు, కాల ఇన్ని అబ్దుల్లా ఆతియాని అల్ కితాబ వజాలని నబియా, సరే మరియం సరే నంబర్ 19 వాక్య నంబర్ 30లో ఈసా అలైహి సలాం వారు అన్నారు, ఇదిగో నన్ను ఆయన ప్రవక్తగా నియమించాడు అని. దైవదూతలు చెప్పారు ఆయన ప్రవక్త అని, ఈసా అలైహి సలాం వారు చెప్పారు నేను ప్రవక్తని అని, అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నాడు నీవు ప్రవక్త అని. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇంకా సూరే మరియం సూరే మాయిదా సూరే నంబర్ 5 వాక్య నంబర్ 75 ఈ విధంగా అన్నాడు, మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్ కద ఖాలత్ మిన్ ఖబ్లిహి రసూల్, మరియమ్మ కుమారుడు ఈసా ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. కద ఖాలత్ మి మిన్ ఖబ్లిహి ఇర్-రుసూల్ ఆయనకు పూర్వం ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు వెళ్ళారు వఉమ్ముహు సిద్దిగా ఆయన తల్లి మరియమ్మ సద్గుణ సంపన్నురాలు పవిత్రురాలు కానా యాకులనిచ్చాం వారు ఉభయులు ఇద్దరు అన్నం తిన్నారు అంటున్నాడు చూడండి మేము మా వాక్యాలను ఏ విధంగా వివరిస్తున్నామో సుమ్మన్సర్ అన్నా యుఫకున్ అయినా కానీ వాళ్ళు చూడు ఎట్లా మోసపోతున్నారు అండి కానా యాకులని తాం తల్లి కొడుకు ఇద్దరు రోజు అన్నం తిన్నారు అన్నం తిన్నవాడిని ఎందుకయ్యా మీరు ఆరాధిస్తారు అన్నం పెట్టేవాడిని నన్ను ఆరాధించండి అంటున్నాడు అల్లా సుబ్హాన వ తాలా కాబట్టి సోదరులారా ఈయన ప్రవక్త అల్లా సుబ్హాన వ తాలా సూరా అలీ ఇమ్రాన్ సూరా 3 వాక్య నంబర్ 79 ఏమన్నంటే మా కాన లి బషరిన యూతియల్ కితాబా వల్ హుక్మా వన్ నబువత సుమ్మ యకూల లి నాసి కూను ఇబాదల్ లి మిన్ దునిల్లా వలకిన్ కూను రబ్బానియీన బిమా కుంతుం తుఅల్లిమునల్ కితాబా వ బిమా కుంతుం తదరుసూన్ సూరా అలీ ఇమ్రాన్ సూరా 3 వాక్య నంబర్ 79 మా కానలి బషరిన యూతియల్ కితాబా మేము ఏ వ్యక్తికైనా సరే గ్రంథాన్నిచ్చి వివేకాన్నిచ్చి ప్రవక్తగా చేస్తే అల్లా ఏమన్నాడు ఏ వ్యక్తికైనా గ్రంథాన్నిచ్చి వివేకాన్నిచ్చి ప్రవక్తగా చేస్తే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మూడు సూరా అలీ ఇమ్రాన్ సూరా 3 వాక్య నంబర్ 49లో నీకు అంటే నీకు పుట్టబోయే బిడ్డకు గ్రంథాన్నిచ్చాడు ఇస్తాడు అని చెప్పారు ఈసా అలీ ఇస్లాం అని చెప్పారు 1930లో నాకు ఆయన గ్రంథాన్ని ఇచ్చాడు అని అల్లా సుబ్హాన వ తాలా చెప్పాడు 5-10లో గ్రంథాన్ని ఇచ్చాను అని అల్లా సుబ్హాన వ తాలా అన్నాడు మా కానా లి బషరిన యూతి అల్లాహుల్ కితాబా వల్ హిక్మా వత్తౌరా వల్ హిక్మా వన్ నబువత మేము ఏ వ్యక్తికైనా వివేకాన్ని గ్రంథాన్ని ప్రవక్త పదవిని ఇస్తే సుమ్మ యకూల లిన్నాసి కూను ఇబాదల్లి మిన్ దూనిల్లా వలకిన్ కూను రబ్బానియీన బిమా కుంతుం తుఅల్లిమూనల్ కితాబా వ బిమా కుంతుం తద్రుసూన్ ఆ ప్రవక్త ప్రజలకు అల్లాని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని ఎంతమాత్రం ప్రబోధించాడు అని అంటే అల్లా సుబ్హాన వ తాలా ఎంతమంది ప్రవక్తలను అయితే పంపించాడో ఆ ప్రవక్తలలో ఏ ఒక్కరూ కూడా మీరు అల్లాని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి అని ఏ ప్రవక్త కూడా ప్రబోధించాడు దురదృష్టవశాత్తు భక్తి కోసం భక్తి మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఎంతో మంది అమాయకులు ఈ రోజు ఆయన ప్రబోధాలకు విరుద్ధంగా ఆయన్ని దేవుడిని ప్రబోధిస్తున్నారు తప్ప ఆయన తన జీవిత కాలంలో ఏనాడు కూడా చెప్పలేదు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని సోదరులారా ఆయన ప్రవక్త మాత్రమే ఎంత మాత్రం కూడా దైవం కాజాలడు ఇంకా దేవుళ్ళు ముగ్గురు కాదు తర్వాత అంశాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుళ్ళు ముగ్గురు కాదు లఖద కఫరల్లదీన కాలౌ ఇన్నల్లాహ థాలిసు తలాసా ఎవరైనా సరే అల్లాహ్ ముగ్గురిలో ఒకడు ఒకడే ముగ్గురు ముగ్గురు దేవుళ్ళు వేరు ముగ్గురు మూడు రకాల దేవుళ్ళు ఇలా ఎవరైతే దేవుణ్ణి త్రిత్వముగా త్రియేక దేవుడుగా ముగ్గురు దేవుళ్ళుగా విశ్వసించారో వారు అవిశ్వాసానికి ఒడిగట్టినట్టే అంటున్నాడు ఇన్నమల్లాహు ఇలాహున్ ఇల్లా ఇలాహు వాహిద్ వాస్తవానికి అల్లాహ్ ఒకే ఒక్కడు ఇకనైనా సరే మీరు ఈ మాటను మానుకోండి లేకపోతే మీకు విధావంతమైనటువంటి శిక్ష పడుతుంది అంటున్నారు సూత్రులారా అల్లా సుబ్హాన వ తాలా సూరా అలీ సూరా నిసా సూరా నంబర్ 4 వాక్య నంబర్ 171లో అంటున్నాడు యా అహలల్ కితాబ్ లా తగులు ఫీ దీనకుం వలా తగులు ఇల్లల్లాహి అలల్లాహి ఇల్లల్ హక్ గ్రంథ ప్రజలారా మీరు మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి యా అహలల్ కితాబ్ లా తగులు ఫీ దీనికుం వలా తగులు అలల్లాహి ఇల్లల్ హక్ అల్లాహు సత్యం తప్ప వేరే మాటను ఆవాదించకండి ఇన్నమల్ మసీహ్ ఈసా బ్న మరియం వరసూలుల్లా నిశ్చయంగా మరియమ్ కుమారుడు అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు అల్లా యొక్క ఒక ఆజ్ఞ అల్లా తరపు నుండి వచ్చి మరియమ్మ గర్భంలో బిడ్డ రూపం దాల్చినటువంటి ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కాబట్టి మీరు అల్లాను విశ్వసించండి మరియు ప్రవక్తలందరినీ నమ్మండి. ప్రవక్తల మధ్య భేదభావం చూపకండి. లాను ఫర్రిఖు బైన అహదిమ్ మిన్ రుసులిహి, ప్రవక్తల మధ్య భేదభావం చూపొద్దు అంటున్నారు. సోదరులారా, ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఈసా అలైహిస్సలాం వారిని నమ్మకపోతే. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఈసా అలైహిస్సలాం ని ప్రవక్తగా విశ్వసించకపోతే. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని విశ్వసించకపోతే. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా ముస్లిం కాదు ఆయన మరలా ఈ ప్రపంచంలోనికి వస్తాడు అని నమ్మకపోతే. ఈ ప్రపంచంలో ముస్లింలందరూ కూడా నిజమైనటువంటి ముస్లిం, ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈసా అలైహిస్సలాం వారిపైన విశ్వాసం ఉంచాల్సిందే, ఆయన దేవుని యొక్క ప్రవక్త అని, ఆయన తండ్రి లేకుండానే అల్లాహ్ చేత పుట్టించబడ్డాడు అని, ఆయనకు మరణం రాకముందే అల్లాహ్ సుబ్హానహు తఆలా లేపుకున్నాడు అని, ఆయన మళ్ళీ ప్రళయం ముందు ఈ ప్రపంచంలోనికి వస్తాడు అని, ఆయన కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని అనుసరిస్తాడని ప్రపంచంలో ప్రతి ముస్లిం తప్పనిసరిగా విశ్వసించాలి. విశ్వసించకపోతే ముస్లిం కాదు. సోదరులారా, ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అన్నాడు, సూరా ఇఖ్లాస్ సూరా నంబర్ 112 వాక్య నంబర్ 1, కులుహు అల్లాహు అహద్, చెప్పు ఆయన అల్లాహ్ అద్వితీయుడు. అహద్ అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంక అందులోనికి బహువచనం రాదు. అల్లాహ్ ఒక్కడే, ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ముకోటి మంది కాదు. వకాల అల్లాహు లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, సూరా నహల్ సూరా నంబర్ 16 వాక్య నంబర్ 51, వకాల అల్లాహు లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్ ఇన్నమా హువ ఇలాహు వాహిదు ఫయ్యా ఫర్హబూన్. అల్లా ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఒక్కడినే ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి. లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, ఇద్దరిని దేవుళ్ళు అనకండి. ఇన్నమా హువ ఇలాహు వాహిద్, వాస్తవానికి ఒక్కడినే మీ సృష్టికర్తను. ఫయ్యా ఫర్హబూన్, అలాంటప్పుడు మీరు నన్ను ఆరాధించరా అంటున్నాడు. అంటే సోదర మహాశయులారా, ఆయన ఒక్కడే, ఇద్దరు కాదు, ఇద్దరే లేరు అంటే ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనే ఈయన, ఈయనే ఆయన, ఆయన ఈయన ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఒకే శక్తి కలిగి ఉన్నారు, ముగ్గురు ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు, ముగ్గురికి సమానమైన శక్తులు ఉన్నాయి. కానే కాదు, భూమి ఆకాశాలను వారు జనాలలో సృష్టించినటువంటి అల్లా ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేనే లేడు. అల్లా సుబ్హానహు తఆలా సోదరులారా, అయితే ఎంతో మంది ప్రవక్తలని పంపించాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎంతో మంది ప్రవక్తలను ఇస్రాయేలీలు చంపేశారు. చూడండి, ప్రవక్తలను చంపారు ఇస్రాయేలీలు, ఎంతో మంది ప్రవక్తలను చంపేశారు. సూరే బకరా సూరా నంబర్ 2 వాక్య నంబర్ 61, వయత్తులూన నబీనా బిగైరిల్ హక్, వాళ్ళు ప్రవక్తల్ని అన్యాయంగా చంపేశారు. ప్రవక్తల్ని చంపేశారు, కొంతమంది ప్రవక్తల్ని రంపంతో నిలువున కోసేశారు, కొంతమంది ప్రవక్తల్ని రాణతో కొట్టి చంపేశారు, కొంతమంది ప్రవక్తల్ని సజీవంగా బూట్ చేసేశారు. ఈ విధంగా ప్రవక్తల్ని అన్యాయంగా కొట్టను పెట్టుకున్నటువంటి వారు ఇస్రాయేల్. అట్లానే మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం వారిని కూడా చంపుదాం అనుకున్నారు. వమకరు వమకరల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్, వారు ఈసా అలైహిస్సలాం వారికి వ్యతిరేకంగా రహస్యంగా ఎత్తులు పన్నసాగారు. వమకరు వమకరల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్, వారు రహస్యంగా ఎత్తులు వేశారు. ఈయన పీడ ఈయన పీడ ఎట్లయినా తప్పించుకోవాలి, ఈ పీడ నుంచి మనం కాపాడబడాలి, ఎందుకంటే ఈయన మన పొట్టకు అడ్డం వస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది అమాయకుల్ని ఉపయోగించి తమ పొట్టల్ని నింపుకుంటున్నారు. ఈసా అలైహిస్సలాం వారు వచ్చి ఎప్పుడైతే అల్లా గురించి ప్రబోధించాడో, అల్లాని ఆరాధించాలి, అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించాలి అని చెప్పి ప్రబోధించారో వాళ్ళకి ఈ విషయాలు మింగుడు పడాలి. వారు ఆయన్ని చంపుదాం అనుకున్నారు, కానీ అల్లా సుబ్హానహు తఆలా వాళ్ళు వేసినటువంటి ఎత్తుల కంటే ఉత్తమమైనటువంటి ఎత్తులు, ఎందుకంటే అందరికన్నా ఉత్తమమైన ఆలోచన కలిగిన వాడు అల్లా సుబ్హానహు తఆలా. ఒమకరు ఒమకరల్లా వాళ్ళు ఎత్తులు వేశారు, అల్లా సుబ్హానహు తఆలా కూడా వారి కుయుక్తులకు మంచి ఉపాయం పన్నాడు. ఆయన అందరికన్నా ఉత్తమమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడు. అల్లా అన్నాడు, ఇస్కాలల్లా యా ఈసా ఇన్ని ముతమఫీక వరాఫీక ఇలయ్యా, ఓ ఈసా నేను నిన్ను తీసుకుంటాను, ఇన్ని ముతమఫీక వరాఫీక ఇలయ్యా నిన్ను నా దగ్గరికి లేపుకుంటాను అని వారందరి యొక్క కుట్రల నుండి కుతంత్రాల నుండి అల్లా సుబ్హానహు తఆలా ఆయన్ని పైకి లేపుకున్నాడు. కానీ సోదరులారా, చాలా మంది ఏమనుకుంటారండి ఈ రోజు క్రైస్తవ్యంలో, చాలా మంది క్రైస్తవ సోదరులు మా పాపాలను పరిహరించడం కోసం, మా పాపాలు ప్రక్షాళన చేయడం కోసం ఆయన చనిపోయాడు. కానీ అల్లా సుబ్హానహు తఆలా ఏమంటున్నాడండి, ఎవరి పాపం వారిదే. చూడండి సరే నచ్చు స్వర నెంబర్ 53 వాక్య నెంబర్ 30, సరే అనాప్ స్వర నెంబర్ 6 వాక్య నెంబర్ 164, సరే అమీన్ సజ్దా స్వర నెంబర్ 41 వాక్య నెంబర్ 46, సరే బని ఇశ్రాయేలు స్వర నెంబర్ 12 వాక్య నెంబర్ 17, లా తజిరు వాజిరతు విజరవు కురా, బరువు మోసేవాడ కూడా కూడా ఇతరుల బరువును మోయడు. ఎవడి పాపం వాడిదే, ఎవడి పుణ్యం వాడిదే, ఎవరి పాపం వారిదే, ఎవరి పుణ్యం వారిదే. తండ్రి గురించి కొడుకుని అడగడు, కొడుకుని గురించి తండ్రిని అడగడు, భార్య గురించి భర్తని అడగడు, భర్తను గురించి భార్యను అడగడు. మరి మన పాపాల గురించి ఆయన చనిపోవడం ఏంటండి? వమా కతలుహు వమా సలబుహు వలాకిన్ షుబ్బియా లహుమ్, సూరే నిసా సూర నంబర్ 4 వాక్య నంబర్ 157, నిశ్చయంగా వారు యేసుని సిలువ వేయలేదు మరియు చంపను లేదు. వమా కతలుహు వమా సలబుహు వలాకిన్ షుబ్బియా లహుమ్, వారాయన అసలు చంపలేదు, సిలువపై కూడా ఎక్కించలేదు. అల్లా సుబ్హానహు తఆలా ఆయన్ని పైకి లేపుకున్నాడు. సోదరులారా, యూదులు మరియం అలైహిస్సలాం వారి పైన నింద మోపారు. వమి కుఫ్రిహిం వగౌలిహిం అలా మరియం భూతానన్ అదీమ, వాళ్ళు మరియం మీద ఎంతో తీవ్రమైనటువంటి నిందలు వేశారు. మరియు మేము మరియమ్మ కుమారుడైన ఈసా అనే దైవ ప్రవక్తను చంపాము అని వారు అంటున్నారు. వమా కతలుహు వమా సలబుహు, అసలు వారు ఆయన్ను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. వారందరూ అనుమానానికి భ్రమకు లోనయ్యారు, నేను ఆయన్ని సజీవంగా పైకి లేపుకున్నాను అంటున్నాడు అల్లా సుబ్హానహు వతాలా. కాబట్టి సోదరులారా, మన పాపాల కోసం ఆయన చనిపోయాడు. ఆదాము అలైహిస్సలాం వారు తినవద్దన్న పండు తింటే ఆయన పండు ఎందుకు తిన్నాడు అని మనల్ని అడగదు. ఆయన ఎందుకు తిన్నాడు ఆయనే జవాబుతారే. ఆయన తిన్నాడని మనం అడుగుతాడా? ఎవరైనా మన తండ్రో మన సోదరుడో హత్య చేస్తే మనకి కోర్టు ఏమైనా శిక్ష విధిస్తుందా? లేదే. లోక చట్టమే అంగీకరించినప్పుడు దైవ చట్టం ఎలా అంగీకరిస్తుంది? లా తజిరు వాజిరతు విజరు ఉఖ్రా, బరువు మోసేవాడెవడ కూడా ఇతరుల బరువును మోయాడు. సోదరు మహాశీలారా, ప్రళయదినం నాటి ప్రశ్న. రేపు ప్రళయదినం రోజున మరియమ్మ కుమారుడు యేసుని అడుగుతాడు. సూరే మాయిదా సూరన్ 5 వాక్య నెంబర్ 116, ఈ విధంగా అల్లా సుబ్హానహు తఆలా అంటాడు, వైస కాలల్లాహు యా ఈసా బిన మరియమా అంత కుల్త లిన్నాసి తజిదూని ఉమ్మియా ఇలాహైన మిన్ దూనిల్లాహ్, కాల సుబ్హానక మా యకూను లి అన్ అఖూల మా లైస లి బిల్ హక్ ఇన్ కుంత కుల్త లహు ఫఖద్ అలింతహు నీవు ప్రజలతో ఏ రోజైనా చెప్పావా, నీవు సృష్టికర్త అల్లాని విడిచిపెట్టి నన్ను నా తల్లిని ఆరాధించమని? నన్ను కాదని అంటే అల్లాను విడిచిపెట్టి నన్ను నా తల్లిని ఆరాధించమని చెప్పావా? ఎప్పుడైతే అల్లా సుబ్హానహు తఆలా ఆ విధంగా అన్నాడు, ఈసా అలైహిస్సలాం అంటారు సుబ్హానల్లాహ్ సుబ్హానహు కాల సుబ్హానక అల్లా నీవు పరిశుద్ధుడవు, మా యకు ఇన్ కుంతు కుల్తు లహుమ్ ఫఖద్ అలింతహు తారా మా ఫీ నఫ్సి వలా యాలమ మా ఫీ నఫ్సి, అల్లా ఒకవేళ నేను గనక ప్రజలతో నన్ను ఆరాధించామని నేను చెప్పి ఉంటే ఆ విషయం నీకు తెలిసి ఉండేది. ఎందుకంటే నా హృదయంలో ఏముందో నీకు తెలుసు, కానీ నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. నిన్నక అంత అల్లాములకు యోగు రహస్యంగా ఉన్న యథార్థాలని తెలిసేవాడు నీవేనల్లా. నాకేం తెలియదు, నేను చెప్పలేదు, నేను దేవుణ్ణి దేవుని కొడుకుని లేకపోతే ముగ్గురు దేవుళ్ళు నన్ను ఆరాధించమని వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, నీ ఇష్టం అల్లా మా అని చెప్పేసి ఈసారి ఈశ్వరవారు ఆ రోజు అల్లా ముందు జవాబిస్తారు. కాబట్టి సోదరులారా, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. దైవదూతలు ఏమని చెప్పారు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పలేదు, దేవుడు అని చెప్పలేదు, ఆయన మనిషి కుమారుడు అని చెప్పారు, ఊయల్లో మాట్లాడతారని చెప్పారు, గ్రంథాన్ని వివేకాన్ని ఇస్తాడని చెప్పారు. ఆయన కూడా చెప్పాడు, నేను దాసుని దేవుని ప్రవక్తను, గ్రంథాన్ని ఇచ్చాడు, మరియు ఈ విధంగా నేను కఠినమైన వాడిని కాదు, తల్లి సేవ చేస్తాను అని చెప్పి అల్లా సుబ్హాన తల్లా చెప్పాడు. ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేశారని, ఊయల్లో మాట్లాడించారని, గ్రంథాన్ని వివేకాన్ని ఇచ్చారని, ఆయన చేత మహిమలు చేయించారని. కాబట్టి సోదరులారా, ఈ వాక్యాల అన్నింటిలో ఆయన దేవుని కుమారుడు కాదని తెలుసుకున్నాము, దేవుని యొక్క దాసుడే అని తెలుసుకున్నాము, దేవుని యొక్క ప్రవక్తని తెలుసుకున్నాము, త్రితు దేవుడు ముగ్గురు దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడేని తెలుసుకున్నాము. ప్రవక్తలు ఎంతో మందిని చంపారు, అట్లానే యేసును కూడా చంపాలనుకున్నారు, కానీ అల్లా సుబ్హానహు వతాలా ఆయన సజీవంగా పైకెత్తాడు. కాబట్టి సోదరులారా, ప్రళయ దినం రోజు కూడా ఆయన అడుగుతాడు, ఏమయ్యా ఎప్పుడైనా నువ్వు ప్రబోధించమని నన్ను ఆరాధించమని చెప్పావా అంటే ఏ రోజు ఆయన చెప్పలేదు. కాబట్టి సోదరులారా, నేను అల్లాతో చేసేటువంటి దువా ఏంటంటే, ఓ అల్లా, ఏ విధమైనటువంటి యథార్థాలను నీవు ఖురాన్ గ్రంథంలో ఈసారి ఈసలాం ద్వారా మాకు ప్రబోధించావో అలాంటి నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఎంతో మంది అమాయకులైనటువంటి ప్రజలు తెలియకపోవడం చేత దేవాన్ని పంపినటువంటి ఈసారి ఈసలాం వారిని నీ కుమారుడుగా లేకపోతే నీలో భాగంగా భావిస్తున్నారు, కానీ అది ఘోరమైనటువంటి నేరమని వారు తెలిసి వారు కూడా దేవుని యొక్క ప్రవక్తగా ఈసారి ఈసలాం వారిని నమ్మి ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రవక్తను ఆయన ఏదైతే వార్త వినిపించాడో, మీ బాధ ఇస్మూ అహ్మద్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అనుసరించమని చెప్పాడో, ఆ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించే భాగ్యం వల్ల మా అందరికి ప్రసాదించు. ఆమీన్ సుమా ఆమీన్ సుమా రబ్బికి రబ్బిల్ ఇస్మి మయస్ఫున్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.